अतश्री लक्ष्मी सहस्रे सौन्दर्यस्तदकः अष्टमः वन्दे सौन्दर्यपर्याप्ति भूमिं कामपि देवताम् अब्जं सहोदरं यस्याः शंसं त्यब्जशरं सुतम् वन्दे सौन्दर्यपर्याप्ति भूमिं कामपि देवताम् अब्जं सहोदरं यस्याः शंसं त्यब्जशरं सुतम् अद्वैतमक्षिभिरिह श्रवसां यदि स्याति द्वैतं पृथक् यदि पुनारसनातु रसनातु च स्याति ईशीय वर्णयितुम् अन्नवराजकन्ये तत्तादृशं किल तव अभयवाभिरूप्यम् मौनौ त्वयादि विधृता मधुपौघवैत्री चित्रं करोति कमले शिकुरप्रपञ्चः माने कृतेऽपि भजते मलिनैकसख्यम् प्रायेण देवि कुटिलप्रकृतेः स्वभावः न त्वं दधासि नवचम्पक बाल्यमम्ब कर्तुं निसर्गसुरभौ कबरे सुगन्धम् न त्वं दधासि नवचम्पकमाल्यवम्ब कर्तुं निसर्गसुरभौ कबरे सुगन्धम् किं तर्हि कुन्तल परिमल सारलाभ लोभभ्रम भ्रमरलोक निवारणाय ऋतं रचयितुं कथे ऋतिर पुष्पवर्गैः सदम् सदा दहसि भूषणम् सहसुधरं शुना कूषणम् उभामभवतामतो जननि पुष्पवन्ता विमौ तयोर्घटनयोत्तमः श्रियमुपैषि तत्रार्थिकी सुमनोवर वासवासना जुषिता कृष्ण घना శక్తిశాలినః వరదే విజయంతి కుంతలాః భవదీయాః సకలాపభృజ్జయాః జలభృద్రుతిభాజి సింధువన్యే శిఖిషు ద్వేషం ఉపేయుషి పరమం తమసా కలితే తవోపపన్నః కుపిలే కుంతల మండలే హిమంతః అలకాకృతి రగ్ర్య పుష్పదంతః ప్రబల శ్రీదతయః తవ ప్రసిద్ధా నవదీన ఋతోజ్వలమురారే వనితే భాతి ముకుందలాలితశ్రీః భువనోత్తర సింధిభూషితో ఘనశైవాలకవ కచోద్భువం సుమృతమహితో హిమాలయో దితయోద్భావిత నీలలాంఛనః సుతరామల వ్రజప్రసూనాని అలమంగ్లాని విశోభితాని బిభ్రతి సురభిస్ఫురిత సుపుత్రిభాత్ర్యాః సుమహారామ విభూషితో విభాతి హంత లక్ష్మి తవ కుంతల వ్రజం చాంబరం దధతి పామరేపికః ప్రాక్తనస్తు హరిణోపలాలితః పశ్చిమంయతి అపురకృతం మృగైః సింధూరకహంతరం జగదంబమల్లీ స్వరాభిరహమాం కురావళింతే మన్యామహే దేవి కలిందకన్యాం గంగా సరస్వత్యుదితానుషంగాం ఆపీడయంతి కుసుమేషు శరానికామం ఆత్మానమిత్యఖిల ద్రాక్తి ఋషేవ దేవః ఆపీడయత్యనుదినం శకుంతలాత్మని అంధే తమస్యః శూనకులం ముకుందః బధ్నాతిహంత సురభౌ సుమనోభిరం సాకం హరేరపి మనః తమ క్లేశ పాశే ఆమోదమగ్ర్యం అత ఏవ తదేత్యనంతం కిన్న క్షమం గుణవదాశ్రయణం గుణాయ త్రైలోక్యమాత అజహం నిజశాఖమేవ దృష్టం కులం సుమనసాం ఫలవద్ధి లోకే అప్యాహృతం బహిరహో సఫలం ప్రసూనం కాల్పద్రువం భవతి కథమందనేన సుమైర్దివ్యై ఆమ్రేడిత సహజ సౌరభ్య సుభజం కథం తే కళ్యాణి భ్రమతి పరితో భృంగనిచయ ధ్రువం స్వయమభిలషన్ ఝం కృతి నిషాతి స్థువన్ ప్రాదక్షిణ్య క్రమమఖిల మాత కలయతి ప్రభోర్నాభీపద్మం భ్రమరతతి రుత్సృజ్య పతతి క్షీరమోహాంబే చికుర నికురంబే జననితే మనగద్ధే కన్యే మధురితు సమీపే పరిచయ మరోచేత ప్రాయో నను మధుప వర్గస్య మనసే క్షమమిదం కలశోదది కన్యకే తవ కథ స్థిర సౌరభ లోభతః నికట శూన విశేష పరిమళం జహదిహ వ్రజతి భ్రమర వ్రజ నిహిత స్తవ शकुन्तलां धकारे इबिडे मार जनिस्थिर प्रकर्षे कलयन्ति नवस्रजो विचित्रम् कमले कामति सौरभानुवृत्तिम् कुन्तलो नियमितोऽपि भवत्या चञ्चलो भवति पामसरुच्या न्यक्करोति परिशोभितमालोत् उत्कर्षमम्ब परिपुष्यति चैदम् सञ्जालये कमपि तावक फालभागम् सञ्जातशाभम् कलकावलि मेलनेन उत्प्रेक्षते भूमि मकर तरुणेन्द्रम् अब्धेः उत्थामकालभव शैवल भारयोगम् चिरन्ते वस्त्रे श्रितचीकुर वर्गेण कमले तुलां चेदारोढुम् तुहिन किरणोऽयं स्पृहयते कदा गाढं सख्यम् किमिरधिकरैर्विन्दतु जवाति अवाप्नोतु प्रावृट् जलमुद्यविनाभावमपि वा पुरुषनयनयुक्तम् पुष्पवन्तात्मकम् ते सह निवसति हर्षाति सम्प्रतम् वक्त्रबिम्बे तदिह जलधिकन्ये तन्महादर्श लीलाम् भजत इति कलीनाम् भारती सुदृतैव आदर्शे बिम्बमात्रगलनापि आरोप्य मुग्धा जनाः मात त्वन्मुख कान्ति चौर्यम् अनघे मत्स्नन्तितम् पाणिभिः సంక్రామతి సాధు సందలిని హస్తేషు తేషాం స్వయం దద్యాన్మూనం అనేన సాంహి కలుషం మిథ్యాభిశంసన్ జన విగతస్య ప్రచోజ్వలేన పద్మే వికలంకేన కథం ను పంకభాజః సరసేన గతస్య నీరసత్వం జలజాతస్య భవన్ముఖేన సఖ్యం నదవనజమహో మహాతపశ్రీ కృతరుచితే ముఖజన్మ లిప్సమానం అపి యది తదధ శిరస్తపస్యేత్ జనవదనం కమలే భవేత్ తథాపి విజితే ననుతే ముఖేన రాజని అతి దుర్గేశ్వర మౌళి పూజ్య పాదే వనవాసితయా తపస్పృహాణ విజయే కో విషయ కుశేషయానాం తదబ్జమబ్జశ్చ తవానన ద్విషౌ మురారి పత్ని వ్రజతః పరాభవం ద్విషాసహైకేన మిథో నిరోధినోః నయోర్ధుమస్తి ప్రభుతాద్వయోరపి త్వదస్య వసుతఃకరం ధ్రువబ్రవీమి జైవాత్రికం అయోజనిలయే యత పిహిత మందిరాయాం త్వయి అసౌ నిషి విజృంభతే పునరావృతే ధామ్నితే పరాచల వదే రవేర్ ఘృణిషు వా దివా లీయతే జన్మ మందిరం అశోక సంపద సాలకాంతం పురుకాంతికందలం ఆననం మదన కేళికాననం మన్యతే జనని మాధవస్త్ర स्वरूपतः त्वद्वदनात्मना तथा द्विधा सुधांशुर् जलधावजायत तदेश राजा द्विजराज इत्यदः पदं दधात्यर्थमदि अच्युतप्रिये मातः सरोजसदने वदने त्वदीये संफुल्लम् उत्पलमिव अक्षसरो विशेषे चन्द्रे कलङ्क इव भृङ्ग इव रविन्दे मन्देतर द्युतिरसौ तिलक समिन्धे उपाश्रितान्नवयवम् उद्गतश्रियम् प्रियं गुणाधिकमनु मध्यमाशुभम् त्वमेयुषी वरतिलकाननारमे सुधान्यभू रुचिरसुधा धराप्यसी नलिनशशिनौ सिन्धोः कन्ये सरोग नभोगतात् त्यजनकुतुकात् जातौ त्वदक्षिमुखात्मना सह निवसत सेतूकृत्य भ्रूयुगन्तरे सहजरिपुता भाजोर्जतान्तरेऽपि न सङ्गतिः नयनयुगलाक्रान्तम् कर्णान्तर्युग्मम् अधोक्षज प्रणयिनि तव स्रष्टा दृष्ट्वा भयाकुलमानसः अहह मुखमपि आभ्याम् माक्रामि अशेषमिति व्यधाति किमुपरितयोर् धीमान् सीमा विभागशिले ध्रुवौ यत्किङ्करः सरसिजासन शङ्कराद्याः देवाः स एष धनुजारिरपि ध्रुवास्ते जागर्ति किङ्करतया जगदम्ब नित्यम् छन्दानुवर्तन कृतः कुटिलस्य सर्वे श्रुत्यन्तर्जुष्टम् अमलोत्तम कान्तियोगादि अत्यन्तसुन्दरम् अनङ्गजनेर्निदानम् उद्भासितामरसभा महितम् मदम्ब कोणस्तु वीतनयनम् तव कृष्णरूपम् दुग्धाम्भोधिसुते त्वदक्षिविजितो राजानम् हेणो गतः त्यक्त्वा सहवपि मण्डलम् मुखजितो दुर्गेशमेणाश्रयः सत्त्वेकम् करतो परञ्च शिरसा धृत्वा दृजास्य द्विषोः दुर्गेशः स्वयम् ईश्वरोऽपि अटति खलु अद्यापि भिक्षामहो निशायाम् अम्ब त्वं नयन सुषमा मोषकमिति क्रुधा नूनम् राज्ञा कुवलयम् इहाकारि विकचम् चकोरास्तच्चोरास्चकितमनसः प्रेक्षतदिदम् उतप्तास्तत्पाद ग्रहणमधितन्वन्ति अशरणाः नयनम् तव देवि वर्णरीतेः विपरीतेऽपि विपर्ययम् नयाति कमलम् तु समेति कञ्जगेः कथमाहुः समताम् तयोः कवीन्द्राः प्रमाणेन समुद्रकन्ये सीमाश्रुतेः सङ्कुचिता तव भूति न तत्र कैमुत्य न यात् कथञ्चित् उन्मेषमृच्छुपमानवार्ता अमर्षाल्लोकान्त स స్వమసుహర నీలోత్పల ధృతో అపి శ్రుత్యోసీమాన్ కబలయతి తే నేత్రయుగళం కృతః కల్పేశ్వార్తిం న పరమ పరాధ ఫలతి తతి విపక్షాణాం పక్షీకృతిరపి విషాదాయ భవతి. త్రైలోక్య సంత్రాయిణి తావకీనః ధ్రువం కటాక్షో ధృతరాష్ట్రజాతః కళ్యాణి కర్ణ ప్రణయీ కథం వా పుష్ణాతి కృష్ణార్జున దీప్తియోగం. ఆకర్ణ దేశాతి ఉదిత ప్రకర్షం తవాక్షిమన్యే అతను బాణరూపం యత్కంటకం వెంకటనాయకస్య ధైర్యాత్మకం కృంతపి సింధృకన్యే గుప్తావనేషు విచరంతి సుహృద్యమీనాః కస్యాపిదో కువలయేషు దివా ప్రకాశః రాజ్ఞో బిభేతి జగదంబ కుశేషయాణిః కర్ణే జపే జయతి నేత్రయుగే భవత్యాః. ఆస్వాదనే కృతరసౌ అధరామృతస్య మాత త్వదక్షిమధృపౌ బత మార్గమధ్యే నాసాఖ్య సంపకం అవేక్ష్య నివృత్తయత్నౌ దృష్టే సీతాగ్రహణత సరళౌ సదాస్తః జాతోన్మేషౌ ముఖరుచి సుధా సాగరే తహవకీనౌ నేత్రాత్మానౌ జనని భువనో జీవనౌ దివ్యమీనౌ న్యూనాకారాన్ భగవతి నిజా ప్రేక్షయా రాక్షసారే చక్షుర్మీనా కబలయతైత్ ఏషజాతి స్వభావ పూర్ణంతే సింధుకన్యే నిరుంధాతి ఆతంకం మహ కరణ పాతంక యుగ్మం నృత్యం తీనాం యత్ర నేత్ర ద్యుతీనాం జాలం నీల గ్రావభావం విభక్తి పూషాకర్ణే స్వర్ణపాటంకభూషా వేషాదింధే పుత్రనామాదరేణ తత్సామీప్యాపి ఏవ దేవి ప్రసాదం నిత్యం ధత్తే నేత్ర పంచేరుహంతే త్రైలోక్యాంబ త్వద్వతం సోత్పలాంతే గుంజం గుంజం సంచరం చంచరీకః కిం వ్యాహతష్టే కాంత సందేశహారీ కర్ణాభ్యరణే కామమంత్రార్థతత్వం కాచిద్భ్రాతి స్వతం స్వకోత్పలమయీ కళ్యాణ పాతంక సతీ ప్రాకారాశ్రిత కర్ణభిష్ణ్యనిహితా ప్రాయశ్చతగ్ని రమే తద్రత్నాగ్ని రుచారుణః స్మృతిభువా తస్యా ముఖాత్ ప్రేర్యతే లోలంబాయస గోలకః ప్రణయినో దుర్మాన వర్మార్దనః కంసారహాతే చాటు మాధ్వీ జరైస్తే కర్ణౌ పూర్ణ వర్ణవేంద్రస్య సన్యే జానంతస్తత్ సన్నిధౌ చంచరీకాః చంచూర్యంతే నోత్పలం తత్ర హేతుః గ్రస్తవతం స కువలయం దృగ్యుగం ఉపకూజ దలిరవ నిషాత్ మధ్వసు ചോറ ഇഹേതി പ്രവദതി കില കർണപത്ര മിത്രായ ഇമാമവാമാം ശ്രുതിമിന്ദിരേ തവ സ്തുവന്തി സന്തഃ സ്മൃതിജന്മ കാരണം ശിരസ്യമുഷ്യാഃ സുമനോഭിരഞ്ജിതേ ചകാസ്തി ദൃഷ്ടിര് ജഗതാമധീഷിതുഃ തവ ദ്വിതീയ ശ്രുതിരുച്ചകൈരസഃ അനംഗഭാവാനുഗുണാ ഗുണാംബുധേ വശേ നിധായൈതം അശേഷശേഷിനം കരോതി മാതസ് തവ കർമ്മകാരകം. ദിവ്യകർണ സുവർണകുണ്ഡലമയേ ദീപാഗ്നികുണ്ഡേ ജ്വലതി രത്നാംഗാരഘനെ ഹരേർധൃതിമയീം ഹുത്വാഹുതിം പാവകേ ഭൃംഗാധ്വര്യോ അനംഗദീ ക്ഷിതമൃതോന്താരമന്ത്രാൻ ജപന് വാരാശേർദുഹിതഃ പ്രദക്ഷിണവിധിം വാരാൻ വിധത്തേ ബഹൂനി ദേവാനാം മധുരം സ്വതസ്തുതിവചോ ദേവി സ്വതോ സുന്ദരം മാതൃക് ബാലക ജല ജഗതീ മാത ശ്രുതിയാതി തത്രാജ്യം തദവസ്ഥമേവ ചരമം തത്തുല്യതാം മുക്തം ശുക്തിഷു മൗക്തികം ഘനപയോ മുക്താതു നൈവാന്യഥാന്മുക്തകാന്തി ൂപസലിലം അഗ്രണമണി പ്രഭാകല്ലാരാഢ്യം പ്രിയനയന നീലൈകശരണം ഹതാശേഷ क्लान्तिम् हरिद्रुपल नीलोत्पल घनम् तटाकम् तापयन्तम् उषसि सेवे परमे सुवर्णताटङ्क मुनिश्रुतौ स्थिरः प्रपन्नमुक्ताभ्युदयो दयो दधे प्रकाशितार्चिस्सरणिः प्रिये हरेः चकाशिते चक्रधराभिनन्दितः तिलप्रसूनम् तुलयत्यसौ जगति सवित्रिनासा तव सारसालये तदञ्चलोदञ्चि तुषारविप्रुषा समा नासातवसौ नववंशवल्ली कासारजवासिनि कात्रशङ्का प्रलम्बते तत्र यदम्बमु फलं बतेदं गलितं हि तस्याः क्षीरस्य कान्तिजलधौ सविभाति नासा सेतुस्तवद्भुतगतिः कलदेनयस्य नाथ समेति न विदेह जयान्वयं हा लङ्केशपाशकलनात् अपयातधैर्यः भ्रूसूत्राभ्यूर्ध्वमाबध्य मिन्वन् नासावंश स्तम्भमम्भोधिजे ते तत्र स्थित्वा ताण्डवम् संविधत्ते चित्रक्रीडम् चित्तभूर्नाट्यजीवी दिव्यम् ददाति नवकम्पकम् अम्बगन्धम् त्वद्घ्राणजन्मनि तदेव सुधाब्धिकन्ये गृह्णासितं बहुविधं कृतिनो ददानाः जन्मान्तरे समधिकं విభవం లభంతే మదన జనని నాసా మోక్తికం వేద్మి మల్లీ ముకులమితి సుగంధి శ్వాసమందానిలేద అదుపర్యదజస్రం తద్వికాస ప్రతీక్షన్ దృగలి యుగలమేతతి దృశ్యతే తావధానం హసితరుచి సీతాంశుకం వసాన శ్వసిత సమీర నటేన నాట్యమాన జనయతి జనని త్వదీయనాథ మణిగణికా మధుసూదనస్య మోదన్ ముఖ విధు మధురాధరోష్ఠ సంధ్యా పరిసరసీమ్ని హరి ప్రియే భవత్యా భజతి జనని నాసికాగ్ర ముక్తా ఫలమిహతారం ఉదార తారలీలా స్వరిపురదధియా వివిక్షు నాసా విలనివ మౌక్తికం ఏసదగ్రలగ్నం సరసిద్ధ సదనే నిజ ప్రతీత శ్వసిత నివారితం అంబకంపమేతి భవతి స్మిత చంద్రికా రమే భవతి సుందర దంతరశ్మిభిః భవతీయం అకించనస్య మే భవతీవ్రాతప ఖేదశాంతయే హసితం భవదీయం ఆద్యవర్ణం జహదేత జనని స్వరూపగత్యా విదధే విధుపాద జాత్రమైత్రీ అతిమందస్య కిల ఉచితాధరాప్తిః మనోజమాత తవమంతహాసం మన్యే మధు ధ్వంసన కీర్తి విసృత్వరం త్వరసనాగ్రవృత్తే shupuram na sorumautika ghrini dviguni krutena haso daye mahasata sushumam shivam sho haham tasundari savadhara bandhu jeeva padme parisphutam atikata patalatvam bandhu kantiriva pashtima sanjarage padmalaye patika bha iva padmarage pratyagra pushpa sushume vata pallavagre bhati smitad jyuti rasau hadhare bhavatya swadvi sudha smita mishena sudha dhikange pratyakshatas twadadhare paridrishyate bahu sikta yaya sava sada swadate chatu mata shubhaya manase madhuvairinopi mridvikeyam nakhalu bhajate mridvikarat visheshan manye puram malina malina akaram makarandam matarnaiva kalayati sita madhuri sadhuriti hanta hanta tava suvacane bhati mocha mumocha hrutva vatam rasamasadrisham hantapundre kshavaste gudham vache jatarakuharam patava dudhavantah sankrikshrate dadati cha punar darita daru yantraihi matar deheyam swayamadadatam mardanam mardavaya अभ्यातं च क्षीरधिमिन्दो रमृतौ मैः आमत्यैनं देवि मथा ते क्षुमयेन तस्माद्देवैर्यद्युपनीतं न वनीतं तिक्तिः कुर्याति उक्तिरियन्ते तदपि श्रीः मातः समस्तजगताम् असीमाधवीत्वम् मन्ये तवाद्धरदलम् मृदुलम् प्रवाहलम् दन्तावलिं सुमनसाम् ततिमुल्लिखामि स्वादूनि वेत्मि च मधूनि सुभाषितानि मातर् भवन्मुख मयूख सुधाभिमध्ये बिम्बाधरामृतमभूत् वचनामृतं च आद्यं तयोः पिबति सादरम् आननेन श्रोत्रद्वयेन परमम् परमः पुमान् स्वः परिहृतभवशब्दात् भारती पावकीना परिहसतु निकामम् कालकण्ठाभिलापम् श्रुतिपथमधुरेयम् सिन्धुकन्ये कथं वा शुकमुखपणितीनाम् दोषमाविष्करोति असङ्कोचाम् मोचा मधुरिममतो मोचनविधौ अनीचाम् देवाताम् अहरहरहम् मौमिलहरीम् उदूहे यां श्रोतुम् कुतुकमुदधे पुत्री दधति श्रुतिभावं चक्षुः श्रुतिपतिदृशां विंशतिशति पर्याय शर्करायाः प्र ప్రతికృతిరమృత శ్రోత్రం తాదృశానాం సాక్షీ భూర్భువనాం సురతరు సుమనో మాక్షికాణాం వికారః పుండ్రేక్షూణాం ప్రణాళీ అరిణతిరతులా నారికేళోదకానాం సోయం నాళీకృతే జయతి త్వత్ సంపదా సంప్రదాయః సహజాహిమాంశో మాత ప్రియత్వం మధురాధిపస్య తథా విధాయా తర్వకేన వీటిం ఆశాం తమోచాం ప్రవదంతి వాచాం ద్రాక్షాలిరాదౌ కిల రూపయుక్తా మధ్యేధికే ప్రభవా సిత హాస్యాసుధాపి అగ్రజనోపయుక్త స్వాగౌరవే జాగృతివాగ్రసేతే నిస్సారవంశజఠరే నిషంతహంత దంతద్యుతి ప్రతిభటా తవ మౌక్తికౌభా మాతర్ద్విజం వ్రజ విరోధితయా స్థితానాం మాతంగ మౌళికలనపి ఉచితైవ తేషాం రమేరసజ్ఞాంచల శారదాయా రదావళీతే రమణీయ రూపా మధు ప్రతిక్షేపి మనోనుకూలే మందారమాలేవ శుభావిభాతి ప్రకాశతే సజ్జఘనాగమే త్వయి ప్రగల్భశోభోదయిని రదావళిః రమే ముకుందేన కిలాంబునాధృతా ద్యుతిర్యదీయా సహసోన్మిషన్ముదా ఆప్తీకృతానాం అముకేన హార్దాతి సదా ముకుందేన సదా ధృతానాం శుతిద్విజానాం నను తావకానాం ముక్తాకృతిర్ విశ్వ సవిత్రియుక్తా హంతారస్తమసాం దిశంతు కమలే దంతా ముదంతావకాః యేషూద్దామ జపా సద్రిక్షరసనా ఛాయోపరత్రాంశు ఉచ్చైః పక్త్రిమ దాడిమ భ్రమవశాతి ఉత్పిత్సు కేళీషుక ప్రత్యావర్తన ఖేద నిస్సహతయా తానిర్విశేషారుణ కన్యే సింధో తాపి మృద్వీ సుహృద్యాం దద్యాద్విద్య త్వద్రసజ్ఞా మనోజ్ఞా యత్ర వ్యక్తో రక్తిమా వక్తిమాతః వాచాం దేవ్యాః నిత్యనృత్రాధిఘాతం ప్రహ్వాదిహ్వాం తవతు శరణీ కుర్మహే శర్మహేతుం రాగాదాగాం ్యుపచితవతో రక్షితుం యా రమేణః వారం వారం వృషగిరిపతేః కోపలోపానురూపాః సూక్తీరుత్వా నియతమయతే శోణిమానం శ్రమేణ కంసద్విషో మహిషి కానన చంద్రికేతి దోషం విహాయ రసనాం అవనాత్మికాంతే ప్రాప్తాపి పద్మజవధూర్ వనజౌకసస్తే సంధ్యాదివాధికవన స్థితిమేతి భూయః అభ్యర్చతాం అనఘవాన్మయ శారదాయ రూపం రుచారద వీరదాయ వందీ భవత్ రక్షిత తుము నారదాయ వందే తవాంబ రసనాంచల శారదాయ ముకుందకాంతే ముఖపద్మకాంతే కవాధరోయం తరుణాతపోవా ఆనందకల్యావసరే మురారే ఆవిర్భవత్ వైకుంఠకాంతే వచనాధరూ వక్తేత అమృతావతారౌ ఆద్యేతు వర్ణః శుకలాలితో భూతి అంత్యే పునః కిం శుకలాలనీయః రాగావదేరపి ప్రపాదన జీవకస్య రాజీవవాసిని నిరాకృత పల్లవస్య అక్షైర్ద్విజై పరిచయాసి అమృతస్య రీతిం ఆరోహత సముచితః అరుణ బింద భేద బింబోష్ఠయో పృథగవస్థితయో కదాచితి సంధౌ కృతే జనని సాధు పదే నివిష్టై ఓష్ఠ సవైష వితరంది నిజ ముఖ్యవర్ణం బింబాయలు పతి చ జఘన్యవర్ణం తవరదవసనే గుణోత్తరేస్మిన్ అధరపదస్య విరోధిలక్షణైవ అమృతకృదపి మాధవో మునీనాం అమృతముపైతుం అముం నిషేవతే యతి హరి గృహిణి హరిద్రా లిప్తయా సంపయాతే తనుమ తను తప్తకార్తస్వరాభాన్ అధరమ తటతస్క్రాతి అంబలింపన్ సుధౌఘైః అనయదనడిమానం శోణిమానం ప్రాయస్తే జగదంబ చుంబన విధౌ బింబాధరాలంబనం సంక్రాంతం మధు నందనందన ముఖే సంగీత కాలే పునః తస్మాద్ వేణుమవాప తద్గత రసాస్వాది వంశాన్ కృష్ణ పురంధ్రి రంధ్రయతి కిం తద్వంశ జాతానలి విద్వజ్జనైః రుచిర విద్రుమ పంక్తిరేషా విజ్ఞాయతాం మదధరాతి అధరా కిలేతి ప్రత్యక్షతః ప్రకటనాయ పయోధికన్యే కంఠే బిభర్షి కిల విద్రుమ మాలికాం త్వం కపోలౌ భాతః కనకమయ పాతంక సుషుమా జరాఘాతారతౌ జన జనని యత్రైవ నిహితాః అపి ప్రౌఢేంద్రద్విత్ పరిబృఢ వపుః పాతనఖరాః సమాఖ్యాం అన్వర్త దధతి నర సింహస్య నఖరాః కాంతౌ మాతః కపోలౌ తవ యదుపగతం కర్ణరత్నాంశు పూరం సంప్రాప్తం చుంబనేషు ప్రియతమ వదనాతి అంబతాంబూలరాగం मत्वा हस्तांगुलीभिः त्वमरुणरुचिभिः भाजनैर्द्विस्त्रिरुक्तम् तं दृष्ट्वा दर्पणे श्री भरनमितमुखी हास्यसे प्रातराल्या पाण्डिम्न हसतेव कैटभरिपुः पाणिस्थशङ्खेन तम् पद्मावासिनि पर्यजीह सदसौ श्यालं हि जैवात्रिकम् हित्वेषं प्रभुरित्यमुं प्रति परीहासाय वस्त्रात्मना जाते नैव मद कृतो हिमरुचा त्वत्कन्धरात्मादरः अन्तःष्मोद्धारापि गृहीतमखिलाम्ब कंसदमनेन पाञ्च सर्वजन्यमभितः प्रतिगर्जति कन्धरा त्वदीयेयम् चक्राः स्वतामुपगतम् स्तनमुन्नतम् ते वीक्ष्यातिति क्षुरयम् उच्छ्रयवां ततोऽपि कण्ठ त्वमेत्य शिरसा निजभुक्तमुक्ता हारं च वाहयति तेन तवाम्ब शङ्खः जनस्त्रिलोकी जननि स्तनौते कथं पयोजे कथयत्यशेषः चतुर्मुखादि अर्धकजीवनाय जातं तयोरेव अयो हि भूयः अमृतकलशव्यूहेषु आत्मोद्भवेषु अयोधिना त्वयि कुचमिषौ द्वौ निक्षिप्तौ विवर्धयितुं जगति अमृतसहजे यद्दुग्धं ధనోల్బణ పాండిమ ద్రుహీందరసన వాసాద్ గౌరీ బభూమ సరస్వతీ నదాతు చేత్ వర్ణ విపర్యయం గతౌ గుణోత్తరౌ కందుక కంచుకౌ తయోః స్వమిత్రమాద్యం కురుతే రమేంతిమం బిభర్తి మూర్ధనా త్వదురోజ భూమి భృతి పురస్త్వదీయాంగ పుర ప్రవేశే పురాణ గోపాల ధృతావనంగ పురోరుహ క్షీర ఘటౌ సపశ్యన్ ఉచ్చైస్తరాం నందతి సింధుకన్యే పుష్పేషు పూజా విధిమాచరిష్యన్ ఉన్యాః కుంభా వివపద్మనాభః పయోనిధే పుత్రీ మహాక్షతైస్తే పయోధరావంబ పరిష్కరోతి పరానిమౌ ఉన్నతిమస్తువాతే స్మరాంబ సద్య తనభూభృతరూపే చరాచరాణాం అధికోపి చక్రీ కరార్పణం దేవి యయోః కరోతి హంత తనౌ తవ విభాగ కథానభిజ్ఞౌ కందర్పమాతః అత ఏవ కరాదిషు త్వం అంగాంతరేషు ప్రచ్ఛద్దాభరణం దదానా హారం ద్వయోరపి తయోర పృథక్ దదాసి ముష్ణాతి మేదిమి భృతాం శ్రియం ఉన్నతానాం సూర్యాశ్రితం పరిహసత్యపి సాధుతక్రం ఊర్ధ్వం చ పశ్యతి రమే తదురోజయుగ్మన్ ఈదృక్చరిత్రం అవివేకిని నైవ చిత్రం ఉచ్చైరపన్ వాజ్యవతీర్ణ శక్త్యో భూయాంసి పాతుం క్షమయో భయాంసి మహాకర్ మహాహార సమృద్ధి భాదో యుక్తం హి పీనత్వం ఉరోజయోస్తే వివేకవార్త్ర విరహేపి పద్మే గురుత్వభాజోస్య కృతద్వయస్య గిర్యుక్తమా బిభ్రతి శిష్యభావం క్షమాధరాణాం క్షమవేతదేషాం రమేకరాభ్యాం రచితార్దనస్య త్రైలోక్యభిక్షో అతను ప్రదానం తనాహుగారౌ తనుక సవేమౌ త్రిణీకృతాష్టాపద శైలశృంగౌ కుతౌ హిరణ్యాచల సంపదం తే ప్రహ్లాదహేతు నియతం భజతే తనోతి మాతః తత ఏవ నూనం నృకేసరీ తత్ర నఖక్షతాని ఉత్తుంగయో తుల్యమురోజయోస్తే గదంతి ఖర్వం కథమం బ్రకుంభం తత్కార్యభూత ప్రచయత్యగస్య తత్ర స్వహేతౌ పరిమాణమేతతి రతం వ్రతారంభ కృతే రతీశః हरिद्रयालित्तम् अधोक्षजाय महासर्वे मंगलनालिके युगं ददति त्वदुर्जरूपम् पुरोजयुग्मम् तवयुक्तिभूम्ना करीन्द्रकुम्भौ कथयन्ति मातः आभाति तस्योपरि मौक्तिकश्री रोमालिशुण्डा च लसत्युपान्ते तवायमम्ब तनयोत्सखायो दधाति कुम्भौ शिरसेति नूनम् ग्राहग्रहाति त्रातुम् अहो गजेन्द्रम् वराहते क्वापि पुरा विरातीत् चन्द्रेण चक्रमिथुनम् कृतविप्रयोगम् त्रासादपेक्षित तदीयजनावलम्बम् वक्षोरुभ द्वयमिषेण विधुस्वसस्ते प्राप्याङ्गमृच्छति निरन्तर सङ्गतिं प्रति सोढुं कराभिहतिम् अप्रभलं वचूना द्राक्षं दुपः स्तनतयाम्ब तवावतीर्णः तत्राप्यसौ भजति शौरि करोपमर्दम् क्षिप्तस्तुदृग्भिरयते क्व न मर्दनानि नित्योल्लसत् घुसृणधातु निवेशहृद्यौ मातस्तव स्तनगिरी जयतः कठोरौ अध्यापितम् कठिनताम् अरविन्दनाभे आलिंगनेषु किल येन भुजान्तरालम्। घटिकाशत विश्रुतोक्षयम् घनसाहित्यम् प्रदत्तनद्वयम् कुरुते कविचक्र निर्जयम् कमले कान्तर्पुरु प्रभोदयम् सुरत रुचिरलीला शोभितो सावीति श्रीः पृथुल कुतयुगं त्वम् प्रेयसे देवि दत्से सतु तदपि गृहीत्वा चापलादं भवन्ते हरति परहिरण्यम् हर्तुरेष स्वभावः उन्नमत्सरम् अनुन्नमत्सरम् कन्दुके कलश सिन्धुकन्यके दीनतोषितम् अतीनतोषितम् भाति ते युगम् पुरोरुहे रहो उदग्रहारम् उचमण्डलम् ते जनार्दनो देवी जगत्यधीशः निपीडयत्येष करग्रहेण कारुण्यवार्ता क्वहिरण्यहर्तुः मदम्बभेद्यायत माल्यदृष्टे तमस्तनद्वन्द्व गिरीशमौणौ निकाम उद्वृत्त कया निपत्य लुखत्यसौ हार सुरस्रवन्ती दीनस्तनस्ते कमले शिशुत्वे पद्मासनः सोऽजनि नित्यतृप्तः सदा तदा ആസ്വാദ കരസ്തുമുക്ത ഹാരംബ കേനാത തഥാഭിധാനം. കല്യാണി ഭാവക കുചാഗ്രജാഗ്രതി പ്രത്യഗ്രഹാര സ്ഫുടമൗക്തികാണി പ്രായസുമേരും പരിതഃ ൂന്യുഗോണീവ പരിസ്ഫുരന്തി. തനയോരനയോ തവാംബുരാശേ ദിവ്യതി ദിവ്യഹാരയഷ്ടി പരിതഃ പ്രഥുലാ രവിന്ദകോശോ പ്രചലന്തി കലഹംസ മദനാർത്തവദെ മദം ദദേഹെ തവദാഹെ കൃത വല്ലികാ വിമാഹെ. നവപല്ലവ ഫുല്ല പുഷ്പഭൂയം യദുപര്യങ്കുളയോ ലതാശ്ചയാന്തി. അംഭോജബന്ധുരയം അംബുരുഹദവീയാ തത്സന്നിധിം ജിഗമിഷു തനയേ തയോഭേഃ. അംഭോജമംബസ്തയാവതീർണം സൗവർണ അങ്കണമിഷാതി നികഷാസമിന്ധേ. ആമ്രേടിത ത്വക്കരപദ്മരാഗൈഃ അത്യുജ്വലൈഃ കങ്കണപദ്മരാഗൈഃ ലീലാശുഖോ ദാഢിമബീജലുത്ഥോ വിശ്വംഭര പ്രേയസി വിപ്രലബ്ധ കൃതാഞ്ചനൗ കാഞ്ചന കങ്കണസ്ഥ സക്രന്ദ மகஸ்தரங்கை கல்யாணி பாணி கனதரம் தே சைவாலமானாதி ரிவாரவிந்தே இந்தே தாமக பாணி சோர்ணிதர கல்யாணி நைசர்கிக பத்மேசன பத்மராஜகிரண ஸ்ரேணிபிராப்யாயித தத்சம்ரூட விடாலலோச்சன சுஹ்ருத் வைதூர்ய வீக்ஷாபயோதி கச்சத்விப்ரம கீரவாரண கனாயாசேன சாம்ரேடித காஞ்சி கவீந்திர கவனாததி கோமளம் தே கல்யாணி பாணிதலம் அம்புஜநாப காந்தே அஸ்வாந்தம் அர்த்திஷு பஹுஷ்வபிதன்யமான தானஸ்ரமாதி அருணிமானம் உபைதி நூனம் கேவலம் நாகனகேஷகாந்தே ஹஸ்தோனனு ஸ்வர்ணகதோதிகஸ்தே யம் சம்ப்ரதானி குருதே சனிஸ்வம் சோபி க்ஷிதௌ ஸ்வர்ண கதோதிக ஸ்யாதி அசாவநஷ்டா பதம் அர்த்தினம் த்ராட் அஷ்டாபாவாசாய ஆபத்தூரகன் அபிகண்டே கரோதி கல்யாணி தீனாதீராஜாதுபாஸ்வர்ணவத்வம் பிரபன்னா సింధుకన్యే నదీనా చిత్రం నిత్యం భాంతి లక్ష్మీ కుమారా క్వన కనక కణోల్బణ మణి ఘృడి శ్రేణికా మహాసవిదృగంచితం మకర్మస్య రేఖామృతం ప్రసహ్య మధునాశనం కృతవతైవ కృష్ణేన తే సర్వాం బృహమిందిరే కలితపీడనం రాజతే స్వర్ణ స్ఫుర బహువిధోర్మికం అధికన్యే రత్నాకరం తవ కరం నిగదంతి సంతః ఆత్రాంత సర్వభువనోహి జనార్దనోహు దుర్ధర్షతాం వ్రజతీయస్య పరిగ్రహేణ పాలకం సుమదసాం తవ చిర ఛాయమద్ధితనయే సమాశ్రయే పంచశాఖమిహ భవ్యకల్పకం ధనవారిపద పోషణక్షణం జనని మరతకారాది విధుముఖి నిహితస్తేర్మికా ప్రసరవర దీజితి అంకురైరంగురీరా పరి భజతి పద్మరాటా విశేషం రాగం రమే తవకరాంగుళి సంగలబ్ధం వీటీముఖే ప్రకటీకరు മുക്ത അവർണ നവ ശോണയ വർണ്ണാത്മനോ നഖലുരാഗ കഥാം യഥാ സ്യാത് ഭവാന്ധകൂപേ പതിതായ വശ്യം ദുർമോച കർമ്മോച്ചര കർക്കശായ കരാവലംബം കമലേ ദദാതി പദം ചലന്തേ തത ഏവ രക്തം ദധതി നഖാസ്തവാംബ തനുഹേ മൽസാഭുജാ ുചിരകരാരവിന്ദ ചലദംഗുലികോട്ടിജുഷരസ്വതീ ജരസമാപതനോപനത ഹ്രദതനുവീചികാഞ്ചല സമുജ്വല ഫേനതുരാം സമാനനാമാ സവിധു സമാനശേ ദശേഹാവാസി മാതരീർഷയാ പ്രശസ്തയോസ്താവക ഹസ്തയോർവിധുഃ ദശാവതാരാണ് വിദധേ നഖാത്മനാ വിഭാതി വാരാശി വരേണ്യകന്യാ പ്രശസ്തഹസ്തോന് ലസിതോ നഖാത് വിധുർവിചിത്രാഗമേവദൂനം നാസൗതുലാമേതി യതഃ തദാപി ക്ഷത്രം തദേവ കഥയന്തി ബുധാഃ ക്ഷതേഭ്യഃ യത്രായതേ യദുപതേർ ദയിതേ തതോഹം യത്പ്രത്യുത ക്ഷതശതം തനുതേ പ്രിയാംഗേ നക്ഷത്രമേവ തദവൈമി നഖം ത്വദീയം പാർശ്വോർജാക്ഷഭുജാന്തരാല वसते हैं पद्मालय स्थिरम् आन्योर्दक्षिणवामयो स्थितिमती पद्मे दिशेताम् श्रियम् यत्र हैकम् हरिदृश्ययोर् मुकुलितम् खेदाद्दक्षिण्यवते यो गोत्थाति ध्रुवमन्यतेति हसितम् दाक्षिण्य शाल्याश्रयाति रोमालिं द्राक् उद्गतां नाभिरन्ध्राति व्यालीं विद्मः पद्मगेः भवत्याः गाढोरोच स्मेरहाराग्रजाग्रते रत्नं नूतनं तच्छिरस्यम् प्रतीमः शौरे सूरात्मनोक्ष्णः समजनियमुनेति उद्गतेर्ष्येव गङ्गा जाताङ्घौ तस्य गौणी किं तदपि तव अपत्यते त्यत्र निन्दाम् तस्या कर्तुं तवासौ किमधमदुदरे भामुद्रा रामराजी व्याज विश्वान्तपत्न्या विदुरुदरभवम् मुख्यवृत् शपत्यम् जेतुं कंसरिमाराति व्यवसितमधिकाम् आजि सद्यस्तनक्ष्मा भृद्भ्यामभ्याशदेशे तव जयति तयोः रामरूपा शतघ्नी दत्ते नाभि प्रमे सत् जघनधरणिभृ मण्डले यं मुखोद्यते तप्ता यः पिण्डपात स्थलनिजमकृते शुक्लदर्पप्रतीतिम् अभ्युद्गतधर रसद्रहणाय रोम रेखा षडङ्घ्रि प्रतिरम्ब पथि प्ररूढम् उत्तुङ्गसङ्गतम् उराज गिरीन्द्रयुग्मम् उल्लङ्घितुम् चिरमुपायम् उदीक्षते किम् रत्नावली तवरमे वरमे खलायाम् अङ्गारसन्ति अविदूरजतातु तस्याः रोमावली तदुपजात विशीर्णमूल धूमाकृतिं वहति शक्रमणिविदीला विश्रेणिका नाथदृशोरुरोज दुर्गाधिरोहे लावण्यलक्ष्मी वरवेणिका वा रतीशभूपाल कृपाणिका वा सत्त्वगर्भ समुद्भवप्ययुतशुक् सन्दायकैः सहायकैः पञ्चेषु पितरं च वञ्चयति तत् पञ्चायुधं माधवम् लग्नानुमतो जगज्जननिते रोमावलिच्छन्दना तातद्रोहिसुत प्रसूत्युपनता दृष्टीर्ति एवोदरे रज्जुं रोमाणि रूपाम् गुरुकुचकलशा लम्बिनीं जीवनार्थी मात त्वन्नाभिमापि परिसरमनयति मन्मथो जातकृष्णः दृष्ट्वा तामप्यगाधाम् इह न पुनरलम् दैर्घ्यमस्या इति श्रीः तामौज्झ ஆகும். நேஷ உபரதி சம்பர ஸ்யாதி ரித்விக் க்ரமே ரதிமகே நனு யௌவனாத்மா நாபி பிலாவத் யுதோதர வேதிகாயாம் யூபம் தனோதி தவ கோமலதா ஸ்வரூபம் சங்கேஸ்ய சங்கதம் புரோஜயுகம் சசாலம் ரதிஷமாதவரோமவல்லிகா மயி மனோஜ்ஞா யமுனா புனாது மாம் வரித்ரயம் யத்ர தரங்க விப்ரமம் விபர்த்திஹாரம்ஷோ கயஷ்டபேனதாம் ஸ்தனத்ரிபாஜி ஸ்திரஹாரசோபா சுதாம்புதௌ ப்ரோமலதா முராரே வடச்சதஸ்யாதி உதரம் தவாம்ப வளித்ரயம் சித்ரம் இகோபதானம் நாதீஸ்வரோ ரோதசி நாதிகேள த்ருமப்ரமம் ரோமலதா ததாதி கதக்ரலக்னௌ தனுதஸ்தவ ஸ்ரீஹ ஸ்தனௌ புனஸ்தத் ஃபலயுக்ம ஶங்கம் நாதீஸ்வரஸ் க்ஷிரமதாத்தரம் விதாய நாராயண பிரணயினி ஶ்ரமிணா விதாத்ரா ரோமாவளி தவ விபாதி ததே ததீயே கனநேத்து சரிதோகிரிதோவதீர்யநிம்னம் ப்ரவிஷந்த்யம்ப தவாத்ர நாபிகர்த்தாதி తనులోమలత కలిందజాహో తన శైలాంతికం ఆరురుక్షతీవ దాయాద పితురేష నాభికమలే దామోదరస్యైధతే ధాత ఏవమసూయయేవ జననీ ప్రేప్సు తతోప్యక్ష్రయం నాభీకూప సముచ్చ రామలతికా నాలాగ్ర జాతద్భుత స్ఫారోరోజ సరోజకోశయుగం అభ్యాస్తే సుతస్తే స్మర జిత్వా జగంతి విశిఖైః జగదంబ చైత్ర సంభం తవాంగభువి స్వామలతాక్షలేన మిన్వం మనోజృపతిర్ చితలోక సంఖ్యాం మూలే కిమస్యతి శ్రీభిర్ వ్యలిఖత్ వణీభిః జగత్త్రయీ చేతన జన్మహేతౌ వలిత్రయీ భాతి తవోదరేస్మిన్ నారాయణ ప్రేయసి నాభికూప నిపాన సోపాన పరంపరేవ స్నాతస్య నాభిసరసి ధ్రువమధికన్యే సంజగ్ముషో రతిపతి వ్రతిన సమాధిం ఆషాఢమేవ కలయే తవ రోమరాజిం ఆస్యం వలిత్రితయం అస్య చ దర్భకూర్చం నాభీవాపి సవిధ భువితే యౌవనారామవృక్షై న్యస్తం రోమా వలిమయఘటీ యంత్రదారు స్మరేణ మూలే తస్య స్ఫురతి రచితం విన్యాసహేతోః సోపానానాం త్రితయముదధేః పుత్రీ వల్యాత్మనాకిం దీర్ఘం నాభి వివరసరసో దేవి గంభీరిమానం స్పష్టం ద్రష్టుం వృషగిరిపతే రక్షమావక్షమీనౌ గాంభీర్యైక పదమపి రసై పూరితం మానసం యతి తస్య స్వైరం అతతి జనధేః పుత్రి తత్రైవ నిత్యం ఆశ్రిత్య సజ్జఘనహస్తి గిరిస్థితాయాం పంచాయుధో ధృషముదంచతి దేవి కాంఖ్యాం నాభిమనం ప్రసరసి కమలే ఖగేంద్ర స్తంభం చ రోమలతికాం వలిధిష్ణ్యభాజం జఘన పులినవత్యాం శైవాలభాది త్రియుగనయనమీనైః తృష్ణయా సేవితాయాం త్వయి రసభరితాయాం దివ్య సౌందర్య సింధౌ నలిన ముఖి విధత్తే నాభిరావర్త శోభాం త్వన్మాధ్యయష్టిం పరివేష్యశేతే నాభీ బిలాంతే రశనా ప్రదాకుః అసావపూర్వః కమలే యదీయాని అంగాని సర్వాణి చ రత్నవంతి మధ్యాత్మనా జనని శబ్దగుణేన యోగాతి జగ్రాహ శబ్ద దమతులం రశనాగుణస్తే శౌరే శ్రవో వియతి సౌతి సుఖం सुशब्दैः तुष्ट्यै विशिष्य किल शिष्यगिरो गुरोस्युः रतितन्त्र रहस्यमम्ब शब्दैः रमणीयैर्विशदं प्रकाशयन्ति रसमैव रतिप्रियस्य नूनम् रशनाताविति लेखक प्रमादः उपाश्रिता मध्यममब्धिकन्यके निजप्रभाभिशमितोत्तमस्थितिः असौ कृतश्रीमदनाधरारमे न मे कला न प्रतिभाति मे कला यदनन्तपाणि निहितं सुमत् ध्यमे वलते सुवर्ण मयसूत्रमम्बते गुणवृद्धिमान् प्रकृति शोभनो मुनः नियतं सुशब्द नितयो विधीयते श्रुतिमञ्जुनाद नितयैरभिरामा सवलग्ननाभि जघन द्युतिहेतुः विलसन्त्यनन्त सरसाक्षियुगाय स्वदते मुकुन्द दयिते तव काञ्ची काञ्चीं मुक्ति क्षेत्रमाहुर्जगत्याम् इन्धे चित्रा तावकी देवी काञ्ची अप्यार्याणाम् योगिनां मोक्षहेतोः क्षेत्रो यस्यां बध्यते तार्क्ष्यकेतोः लब्धवासम् अधिकाञ्चि देवि सति रत्नजातम् अभिजात दीप्तिकृति कंसहिंसन कटाक्षपात्रताम् विन्दतीति क इव तत्र विस्मयः अल्पादल्पम् त्वद्वलग्नम् च लग्नम् वासस्तस्मिन् अर्थतः शब्दतश्च अम्बस्नेहाति अम्बरम् वीक्ष्यताञ्ची दम्भाद्विद्युते तत्र विद्योतते किम् अक्षपदादृणुतस्तव मध्याति अम्बरमे वरमम्बरमेव अस्य हि वैभवम् अस्तविवादम् विप्रतिपन्नम् अनैन्द्रियकत्वम् अन्वप्यदस्तव वलग्नमिवाम्ब पाञ्चीम् अप्यम्बरम् स्तनभरम् च बिभर्तियुक्तम् आहुर्यतो व्यणुकारणम् अप्यणुन्तम् आधारमत्र कतिचिते जगतोऽखिलस्य कार्ष्यम् दृष्ट्वा कमलनिलये नेत्रमेकम् भवत्या दत्तम् मध्यम् प्रति तव प्रति तत्र तु स्पर्ध एव नेत्रद्वन्द्वम् रुचिरमदिशति तद्विचित्रम् त्रिनेत्रो जातोऽप्येष प्रथयति कथम् सम्पदम् शम्भरेः पयोजनाभ प्रियपत्नी विष्णो पदारविन्द व्यपदेशमेव निरीक्ष्य मध्यम् निजमेन तत्र नेत्रम् मुदात्वम् निदधासि नूनम् नेत्रेण नीरदिति पुत्री नितरम् प्रयोगाति मध्यम् ಕ್ಷುಷಮಿತಿ ಕ್ಷಮಮೇವ ಮಾತ್ರ. ಆಸನ್ನತಾಪಿ ನಿತರಾಂ ಅತಿದೂರತೇವ ಪ್ರತ್ಯಕ್ಷತಾಂ ಪ್ರತಿರುಣದ್ಧಿ ಯಥಾಂಜನಾದೌ. ಅತ್ಯಲ್ಪಭಾವಾಪಿ ತವ ದೇವಿ ಮಧ್ಯೋ ಹರೇಃ ಕಟಾಕ್ಷಾ ವಿಷಯೋ ಯತೋ ಭೂತಿ ಅತುಲ್ಯ ಕಲ್ಯಾಣ ಗುಣಾಶ್ರಯಸ್ಯಾಪಿ ಅಜಸ್ರಬಂಧೋಸ್ಯ ಕಿಲಾನುರೂಪಃ. ಸುರಾಷದ ಶ್ರೀ ಪ್ರಥನೆ ನಿಧಾನಂ ಉಪೇಂದ್ರ ಸಂತೋಷಕೃತಿ ಅಭಿಗಮ್ಯೇ ವಲಗ್ನಮೇತತಿ ರುಚಿರೋರುರಂಭ ವಿಲಗ್ನನೇತ್ರಂ ಕಲಯೇವ ಲಗ್ನಂ. ಪರಮಾದಿಷು ಮಾತರಾದಿಮಂ ಯದಿದಂ ಕೋಶಕೃತಿ ಆಹ ಮಧ್ಯಮಂ ಅಮರ ಕಿಲ ಪಾಮರ ಸತಃ ಸಬಭೂವ ಸ್ವಯಮೇವ ಮಧ್ಯಮಃ. ಅಧಿಕಾಂಕ್ಷಿತಯಾ ಅಭಿವೃದ್ಧಿಮತ್ಯಾಪಿ ಅಭಿಜಾತಶ್ರುತಿ ಮಂಜುಷಬ್ದಪಂಕ್ತ್ಯಾ ಅತಿಭಂಗುರ ಏವ ಶೂನ್ಯವಾದಂ ನಜಹೋ ಮಾಧ್ಯಮಿಕ ಕ್ರಮಸ್ತ್ವದೀಯಃ ಜನದಿ ಸ್ಮೃತಿ ಜನ್ಮ ಮೂಲಭೂತಂ ತನುಮಧ್ಯಂ ತವ ಸಂತತಾನುಮೇಯಂ ತದ್ದಿಹೋಪನತಂ ಪುರಸ್ತನಾಂಗೀ ಕೃತಸದ್ಗೌರವ ದರ್ಶನಾನುರೋಧಾತಿ ನ ಪರಂ ತವರಮ್ಯ ಸೀಧುಮಿತ್ರಂ ವಚನಂ ಪಂಚಮಭೂತಂ अधिकंगे अपितु स्फुट मेखला कलाप प्रसर छब्द गुणोज्वलं वलग्नम् प्रबुद्धदीप्तौ प्रबलागमं ते हसत्यशेषाम्ब गुणौ नितम्बे अन्ते वसन्तस्यतो मध्यमोऽयम् स्थाने समातिष्ठत शून्यवादम् मकरध्वज राजभद्रपीठम् पुलिनं भूषण रत्नकान्ति सिन्धोः जलजायतने पृथुत्वदीयम् जघनं यौवन हस्तिमस्तकं वा कामाङ्कुशेन कलितक्षतम् अच्युतेन पाच्छोधिपुत्रि पृथुलम् जघनम् भवत्याः हस्तीन्द्रमस्तकम् अपूर्वम् इदम् यदस्याः हस्ताबुभौ लसत ऊरु मिषादधस्ताति प्रकाशय पद्मगृहे मदावः हरेरनेकाकृति नेत्र सम्पदः शुभोरुरम्भा द्वयशोभितं दिवम् जयत्युदारम् जघनस्थलं तव करस्थीकर्तुञ्जाम् भगवति तवोरु श्रियमसौ करी नित्यं काङ्क्षति अभिलषति तामेव कदली अपस्थाम् ईर्ष्यातः प्रसभम् अभिमथ्नाति कलभो द्वयोरेकत्रेच्छा धन यति मिठो द्वेषवर्धिकम् प्रकृति सब दर्शिता मृदूनाम् नितरामुन्नति भाजिनी चकेत प्रथते समता यतस्त्वदूर्वोः करभे देवी करे च कुञ्जराणाम् करभः कलभ प्रशस्तहस्तः कदलीचाप्युरवः शुरम्बकान्त्या न तु तत्र च मुख्यवर्ण दैर्घ्यात् कथयन्त्यूरुपदम् त्वदीय सक्ष्णोः तवोरुलक्ष्मीम् द्विरजाकरस्थाम् कर्तुम् कृपाशाः मधुपाय मत्ताः दिशन्ति दानम् तदतीष्टसिद्धिम् मातम् अपात्रार्पणतो हि मार्क्षः असावसारोऽन्तर् अतीव कर्कशो मलिमसृष्टः परि कौञ्जरः करः इति त्वदूरु हसतो हरिप्रिये करिण्यपास्ते करभस्तु दूरतः विबुधास्तव वर्णयन्ति जङ्घे शरथी दाशरथि ये स्मरस्य न वयम् बहुमन्महे तदेतति न हि पृष्ठी कुरुते मनोभवस्ते प्रमिलन्तु शतानि काहलानाम् शरधीनाम् समुदेतु वा सहस्रम् कमले तव जङ्घयोस्ततः किम् शतमन्धाः किमवेक्षितुम् क्षमन्ते काहलः कमल मन्दिरे भवत् जङ्घयो श्रियम् अचूचुरद् यतः तम्यते बहु मुख प्रभञ्जन क्षोभितेन निनदस्ततो मुना तनोति सिन्ध तनये मनोज तूमीर शङ्कां तव देवि जङ्घा तद्दानभूतम् कमलं तदग्रे पादापदेशेन यदा विरस्ति बृन्देन बृन्दारक सुन्दरीणाम् नन्देष्ट सूनोः सखि वन्दनीये मन्देतरानन्तसु मूलकन्दे वन्दे भवत्या चरणारविन्दे यो यस्य पादौ यदुवर्यभार्ये तस्यैव दृष्टौ गतिदायिनौ तौ चित्रं तदेतत् चरणौ तवेमौ गजेन्द्रयोग्याम् दिशतो गतिं नः नलिनायतने मृदु प्रवालम् पदयोस्तावकयोर् लवं प्रतीमः अत एव बिभर्ति पल्लवाख्याम् भजते पादत शब्दमस्य पाता तदयोर्द्वितयम् ननु त्वदीयम् भजति स्वामिनि बालमित्ररागम् अथ पल्लवरूपम् अष्ट नुतेतति प्रतिषेधन्ति हि बालसख्यमार्याः यद्वस्तु यद्गुणवतात् कलितानुषङ्गम् तद्गुणीति विदितम् तव पादपद्मे अत्यन्तरागिणि कृतम् हृदयं मुनीनाम् वैराग्यमेव भजतीति विचित्रमेतति पादान् सहस्रमपि बालसरोजबन्धोः पहाद्वयी जयति ते जगदम्बदीप्त्या ब्रह्मीयसमपि न सद्वसुहारकाणाम् प्रायो जयः कुवलयार्ति कृताम् कुतः स्यात् नवप्रवालात् अपि कोमलन्ते नवन्दते चरणारविन्दम् शनैरनैषीत् दृषदं यदं स्पृशन् सशङ्कम् भगवान् विवाहे शुभतरलक्षम् अब्जसुषमायतनं जगताम् जननि शुचिद्विजैः श्रितमिदं पदम् आस्यमपि परमियतीभिदा प्रथममक्षुदयम् दधता त्वहि मरुचा समम् हिमरुचा च रमं च रमे प्रद्वेष्टियः पादरुचिं तवाग्र्याम् तमिन्दिरे द्रष्टुमयोग्यम् आहुः दृष्टान्तमत्र प्रतिषिद्धदृष्टिम् उद्यन्तमादित्यम् उदाहरामः नवर्णतः केवलमीप्सितार्थ दानादपि त्वच्चरणौ सुरागौ श्रियैव नोदङ्कितपद्मजातौ इमौ जगत्पूज्यतयापि मातः अजेन्द्रभर्गादि सुरव्रजेदिते भजे तव क्षीरधिजे तदाम्बुजे व्यनत्ति सत्तम् यदलक्तकम् हरेः पुरस्तते तत्र परत्वमुच्चकैः उदारसन्देह मुषं वितन्वती मुदारसं देह धृतां चिदात्मकम् सदारविन्देति उदयन्तमिन्दिरे सदारविन्दे हसत श्रियातवा अपिनीरजस्फुरण हार्यहो रजः स्फुरणापहारि पदयोर्द्वयं तव अपिहंसकप्रणयी धूपहंसकम् गमनेन पद्म भवने विशोभते कौचिदङ्घ्रिकमले तव श्रुतौ कंसहिंसक पुरन्ध्रि हंसकौ मञ्जुलैरखिल रञ्जकौरुतैः मानसे विहरतो मधुद्विषः राजक्षोभनखाश्रितम् शुभकरम् राजीव राजी सुहृति पद्मे गाढतमोहरम् तव पदम् बालार्कबिम्बं तपति यद्यप्यम्बसमम् तथापि विदितो भेदस्त्वियानि एतयोः अर्घ्यं संस्कृतम् उत्तरस्य कलयन्ति आद्यस्य पाद्यं बुधाः तव भगवति वन्दे दिव्यपादारविन्दे सदसि यदभिषेकम् शम्भुजं भारि मुख्याः स्वमुकुटघटितस्वः शाखिनिष्पन्नपुष्प प्रसृमरमकरन्दैः अन्वहं तं वते ते प्रणतिषु तव पुण्य द्वन्द्वमासीत् पुरारेः प्रणिपतनत एकम् लोकमातस्त्वदङ्घ्योः चिरविरहकृशस्य स्वावतं सामृतांशोः सर्वनखमयतारा योजनेन द्वितीयम् चरणनलिनयुक्तम् संस्कृतिक्लेशसिन्धोः तव हरिसखि सन्तः तारकम् सङ्गिरन्ते इदमुचितमवेम येन तत्संश्रितानाम् पतिरपि च नखानाम् तारकत्वम् दधाति हनिशं प्रकाशम् अधिगन्तुमिच्छया तवधानि सिन्धु तनये पदाम्बुजम् अधिगम्य नूनम् अभवन् यतो नखानि अत एव खञ्च तदभून्नभस्थलम् मरालिकेड्या सुरद्रुमश्रीः अतिविद्रुमश्रीः खरांशुकान्ता नखरां शुकान्तापि अम्बद्वयीयम् तव चित्रमङ्घ्योः चरणाविमौहि करुणानिधेयतः करुणारुणाग्र किरणानुकारिणौ अनुविन्दतस्तते अरविन्ददं श्रुताम् अपि साधुचक्र बहुमान्यतां भ्रमे तदमाश्रितस्तव अयोधिकन्यके विपदं न जातु भजतीति साम्प्रतम् अपि तत्परागम् अधिमौलिधारयन् अपराग्रतां व्रजति जन्तुरद्भुतम् श्रितः परागम् जरथः शशाङ्कः दृष्टेन च त्र्यम्बक शीर्षज श्रीः स्पृशन्नपि त्वत्पदयोः परादम् न जातु तारुण्यम् अहो जहाति सुरादिमान्यम् विधुतोपसर्गम् शुभावहं ते मृदुचारुवर्णम् पदं रमेयः प्रणमे जपे द्वा दूरादपास्यति हरमापदं सः पादं त्रपादं तव पङ्कजानाम् वन्दे भवं देवि करीतु कामः मस्ते समस्तेदपि मञ्जुलाक्षा राजं पराजं वहते यदीयम् पदद्वयं यस्तव देवि सेवते प्रभुश्रितानां द्विपदो भवत्यसौ विधुस्वसत् तत् विमुखस्तु यो नरः चतुष्पदं हन्त वदन्ति तं बुधा पदयोस्तवाङ्गराजम् राहुः स्वाभाविकम् वयं त्वेनम् पुष्कलरागप्रियतम हृदयवसच्युपनतम् विजानीमः परमकरावलिरम्या बहुराजधराधरोरु विभ्रमभाक् असिहं सहारिगतिका पतिवत् पितृवत् पितृप्रसूवत् च परमकरावतिरम्या బహురాగధరాధరోర్ విభ్రమ భాక్ హసిహం సహారి గతికా పతివత్ పితృవత్ పితృప్రసూవచ్చ ఇతి ఆత్రేయ శ్రీ వెంకటాధ్వరికృతిషు శ్రీలక్ష్మీ సహస్రే సౌందర్యస్తక అష్టమ సంపూర్ణ